विष्णुचित्तात्मजागोदा श्रीधन्वीपुरवासिनी प्रिया श्रीरङ्गनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి నాగణం పావై చాటి నీరాడినాల్ నాగణం పావై చాటి పాసురం యొక్క తాత్పర్యం. పూర్వము భగవంతుడు దేవతలను కాపాడుటకై వామనావతారమునెత్తి బలిచక్రవర్తిని 3 అడుగుల భూమిని దానము వేడెను. బలి అట్లేనని దానము చేయగా వామనుడు 3 పాదములతో 3 లోకములను ఆక్రమించెను. అట్టి త్రివిక్రముని దివ్యనామములను గానము చేయుచు వ్రత నిమిత్తముగా మేము స్నానము చేయుటచే సకాలములో కావలసిన వర్షము కురిసి చక్కగా పెరిగిన వరిచేలు కన్నులకు ఆనందము కలుగు చేయవలెను. చేలలోని నీటిలో చేపలు ఎగిరిపడుచు మనసును ఆకర్షించవలెను. చక్కగా వికసించిన కలువు పువ్వుల్లో తుమ్మెదలు దృష్టిని ఆకర్షించవలెను. అన్ని పైరులను బాగుగా పెరిగి ఆనందం కలిగింపవలెను. పాలు పితుకువారు పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చుండి పొదుగునంటిన వెంటనే గోవులు కుండలు నిండునట్లు పాలను వర్షించవలెను. స్థిరమైన సంపద దేశమంతటను విస్తరింపవలనని ఈ పాసురములో గోదామాత కోరుచున్నది. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.